బృహజ్జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. విషయ సూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము 1వ బ్రాహ్మణము. జగత్కార్యకారణ భస్మ జ్ఞానము. భస్మ పంచ నామములు. 1.1 జగత్కు కారణకార్యములు ఆత్మయే. 1.2 భస్మ జ్ఞానము కొరకు భూసుండుని ప్రశ్న. 1.3 భస్మ పంచ నామములు. 2వ బ్రాహ్మణము విభూతి తత్వము. 2.1 భస్మ జ్ఞానాగ్ని తత్వము. 2.2 భస్మ జ్ఞానాగ్నితో భస్మ స్నానము. 2.3 భస్మ స్నాన ఫలశ్రుతి. 3వ బ్రాహ్మణము విభూతి సేకరణ. 3.1 గోమయ సేకరణ. 3.2 గోమూత్ర సేకరణ. 3.3 అగ్నికార్యము. 3.4 భస్మ సంప్రోక్షణ. 3.5 భస్మ స్నానము. 3.6 భస్మ కల్పము. 4వ బ్రాహ్మణము భస్మస్నాన విధి, త్రిపుండ్ర విధి. 4.1 భస్మస్నాన విధి. 4.2 భస్మస్నాన నిషిద్ధము, ప్రాయశ్చిత్తము. 4.3 త్రిపుండ్ర విధి. 4.4 భస్మస్నాన త్రిపుండ్ర విధులకు స్థానములు, అధిదేవతలు. 4.5 భస్మస్నాన త్రిపుండ్ర విధులకు ఫలస్థుతి. 5వ బ్రాహ్మణము భస్మాగ్నులు, త్రిపుండ్ర ధారణ. 5.1 భస్మాగ్నులు. 5.2 త్రిపుండ్ర ధారణ, సమ్యక్ దృష్టి అలవరుచుకోవటం. 5.3 భస్మధిక్కార దోషము. 5.4 భస్మధారణ ఫలస్థుతి. 6వ బ్రాహ్మణము భస్మధారణ మహత్తు. 6.1 కరుణుడు, శుచిస్మిత గాథ. 6.2 కరుణుడికి శాపము. 6.3 కరుణుడి శాప విమోచనము. 6.4 దేవతల కామ వికార దోషము. 6.5 దేవతల శాప విమోచనము. 6.6 హరిహరుల సంవాదము. 6.7 అక్షరపదయోగము. బృహజ్జాబాల తత్వ మహిమ. 7వ బ్రాహ్మణము భస్మజ్యోతిస్సు. 7.1 త్రిపుండ్ర విధి. 7.2 భస్మధారణ ఫలం. 7.3 భస్మస్నాన ఫలం. 7.4 త్రిపుండ్ర మహాత్మ్యము ప్రజాపతి చేస్తుతి. 7.5 త్రిపుండ్ర మహాత్మ్యము అవిష్ణువు చేస్తుతి. 7.6 త్రిపుండ్ర మహాత్మ్యము కాలాగ్ని రుద్రుని చేస్తుతి. 7.7 రుద్రాక్ష ధారణ విధి మరియు ఫలం. 8వ బ్రాహ్మణము ఈ ఉపనిషత్ అధ్యయనమునకు ఫలస్థుతి. 8.1 ఫలస్థుతి. బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశ పుష్పం.